కొలో సెంటర్ అసంగ ముందుకి సెంటర్ అబ్బగోని కొలో సెంటర్ అసంగ ముందుకి సెంటర్ పితో పారి అయ్యో సెంటర్ అసంగ ముందుకి మొబైల్ మొండెలే బండెకో జోనల్ మొపలా పలా కాస్క బంగాలా బిబి క్లారా రిషాషా మినాటోరే Ange Kundelpan Tura Tura Ature Ature Tepulu Kuta Ature Tura Tura Ature Ature Yandrike Tegera Ature Tura Tura Ature Ature Kupiki Tura Ature Ature Tura Ature Ature Bazana Ngambo Ella Kela Keta Sisi Simaro Tokutani Nangeba Godet lola Kamu na bas Jojo limnya Je peux des productions du rock de maison. Center, a bubble colo, center, a single mutuki, a yo, center, a pito pari, center, a bubble colo, a yo, center, a single mutuki, a ha. Bairan, a mostolo, pamba, pamba.